రావ దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని. ఆత్మను శిష్యుల పైన ఎండుల దీవెనమాపై కురియగా, అంబిరి ఆత్మను శిష్యుల పైన ఎండుల దీవెనమాపై కురియగా, ఇంపద ప్రేమను వేగమేరావా, ఇంపద ప్రేమను వేగమేరావా, పంజగ ప్రేమను సాయము చెయ్య, పంజగ ప్రేమను సాయము చెయ్య. ఆత్మ మాపై రావ దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని. ఆత్మవరములు మాపై కురియగా ఏదంచిన పావనాత్మ, ఆత్మవరములు మాపై కురియగా ఏదంచిన పావనాత్మ, ఆదరించు మమందరిని, ఆదరించు మమందరిని, అండగదండిగా కాపాడు తండ్రి, అండగదండిగా కాపాడు తండ్రి. దేవుని ఆత్మ మాపై రావ దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని. పంపి శాంతిని నివ్వ కాంతితో నింపక మాపై రావా, ఆత్మను పంపి శాంతిని నివ్వ కాంతితో నింపక మాపై రావా, దైవ జ్ఞానము మెండుగా ఇచ్చి, దైవ జ్ఞానము మెండుగా ఇచ్చి, మా జీవితంపు ధన్యము చేయి, మా జీవితంపు ధన్యము చేయి. దేవుని ఆత్మ మాపై రావ దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని. దేవుని ఆత్మ మాపై రావ దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా మమందరిని, దీవించు మా.